56 మళ్లీ జన్మించే తీరు. ఇతర లోకాలకు చేరిన జీవులు అక్కడ కర్మఫలం అనుభవించడం పూర్తయినాక 1 గాలి ద్వారా వర్షంలోకి వస్తారు, 2 వర్షం ద్వారా ఏదో ఒక చెట్టులోకి చేరుతారు, 3 చెట్టు ద్వారా గింజలోకి చేరుతారు, 4 గింజ ద్వారా దాన్ని తినే పురుష జీవుల్లోకి చేరుతారు, 5 వారి ద్వారా స్త్రీ జీవుల్లోకి చేరుతాయి, 6 ఆ తల్లి ద్వారా ఆ తల్లిదండ్రుల జాతికి చెందిన శరీరాన్ని పొందుతారు. ఇది మరణించిన జీవుల శారీరక పరిణామక్రమం. ఇక మరణించిన జీవుల యొక్క మానసిక పరిణామము ఎలా ఉంటుందో చెబుతాను. 1 మొట్టమొదట నేను మరణించానని గుర్తిస్తాడు. 2 తరువాత నా బంధువులు చేసిన ప్రేతకర్మల వల్ల నాకు కొత్త శరీరం తయారైంది అనుకుంటాడు. 3 యమభటులు నన్ను తీసుకుపోతున్నారు అనుకుంటాడు. 4 నేను యమపట్టణం చేరాను అనుకుంటాడు. 5 పుణ్యాత్ముడైతే అక్కడకు దేవ విమానాలు వచ్చి తనను దేవలోకాలకు తీసుకుపోయాయి అనుకుంటాడు. దారంతా అందంగా సుఖంగా ఉంది అనుకుంటాడు. 6 అదే పాపాత్ముడైతే దీనికి భిన్నంగా తనను క్రూర యమభటులు నరకలోకానికి లాక్కుపోతున్నట్టు, దారంతా సంకటంగా ఉన్నట్టు అనుకుంటాడు. 7 మధ్యముడైతే యమధర్మరాజు తనను గురించి పాపపుణ్యాలు విచారణ చేస్తున్నట్లుగా అనుకుంటాడు. 8 ఇది అంతా ఎవడికి వాడు వాడి సంస్కారాలను బట్టి తనమీద తనే ఆరోపణ చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఎవడి కలవాడిదే అయినట్లు ఈ లోక కల్పనలు కూడా ఎవడివి వాడివే. 9 ఇక మరో జన్మకు చేరబోయే ముందు ఏ వరిగింజలోనో ప్రవేశించినప్పుడు మొదట ఈ గింజను నేనే అనుకుంటాడు. ఆ తరువాత క్రమంగా ఈ మొలకను నేనే, ఈ కాడను నేనే, ఈ కంకిని నేనే, ఈ ధాన్యం. ఆయసర్ 77 నేనే, ఈ మొత్తం మొక్కను నేనే అనుకుంటూ ఉంటాడు. 10 మనిషి గర్భంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం గర్భంలో ఉండగా వెనకటి జన్మలన్నీ వాడికి గుర్తు వస్తాయి. 11 ఈ గింజగా ఉండటం, మొక్కగా ఉండటం మొదలైనవి జీవికి స్వర్గ నరకాలలాగా భోగస్థానాలు కావు. ఎందుకంటే వాడికి ఈ దశలో శరీరం గాని ఇంద్రియాలు గాని ఉండవు. 12 మొత్తం మీద జన్మించాక మళ్లీ ఈ కష్టసుఖాలు, ముసలితనము, మరణము, మళ్లీ పరలోక ప్రయాణము, మళ్లీ భూలోక జననము, ఈ చక్రం తప్పదు. ఈ చక్రం మోక్షం వచ్చేదాకా ఆగదు. పద్మలీలా దేవి, మామూలు జీవుల విషయంలో ఇదంతా బాగానే ఉంది, కాని మొట్టమొదటి జీవి అయిన హిరణ్య గర్భుడు కూడా జీవుడే కదా, ఆయనకు కూడా ఈ రకమైన చక్రం ఉంటుందా? సరస్వతీదేవి, పద్మలీల, ఆ హిరణ్య గర్భుడికి భ్రాంతి లేదు. మామూలు జీవుడు తనమీద ప్రపంచాన్ని ఆరోపించుకున్నప్పుడు తన స్వరూపాన్ని తను మరచిపోతున్నాడు. హిరణ్య గర్భుడు ఆరోపించుకుంటున్నాడు గాని తన స్వరూపాన్ని మరచిపోవడం లేదు. తన స్వరూపాన్ని మరచిపోకపోతే అది భ్రమ కాదు. హిరణ్య గర్భుడికి ఆరోపితమైన ప్రపంచమంతా కనిపిస్తూనే ఉంటుందిగాని అది సత్యమని ఆయన అనుకోడు. అందువల్ల ఆయనకు ఈ రకమైన చక్రం ఉండే వీలు లేదు. ఆయన జీవుడే కదా అన్నావు నువ్వు. జీవుడంటే ఏమిటి? ఉపాధితో కూడి ఉండటం. దీన్నే ఉపాధిలో ప్రతిబింబించడం అంటారు. కాగా ఉపాధిలో 2 భాగాలుంటాయి. 1 చైతన్యం, 2 ఆరోపితమైన అచేతనాంశ. ఈ చైతన్యాంశ బుద్ధి ద్వారా స్థూల శరీరాన్ని చేరుతుంది. ఆ బుద్ధి చైతన్యంతో సహా ఇంద్రియ గోళాలకు చేరుతుంది. ఇంద్రియ గోళాల ద్వారా విషయ జ్ఞానం కలుగుతుంది. కాగా విషయాలు, ఇంద్రియాలు, బుద్ధి, ఉపాధి ఇవన్నీ జడాలే. వీటన్నిటిలో వ్యాపించి ఉన్నది చైతన్యం. ఈ చైతన్య స్వరూపమే తన యొక్క నిజస్వరూపమనే విషయం మరచిపోయినవాడు సామాన్య జీవుడు. అది ఏమాత్రమూ మరచిపోకుండా ఉన్నవాడు హిరణ్య గర్భుడు. ఈ భేదాన్ని మనం మరచిపోరాదు. దీనివల్లనే ఆయనకు జనన మరణ చక్రం సంక్రమించదు.